75 లలమరాజ దళిక సం భా లలమరాజ దళిక లలాంన కస్తూరి తిలకేన కస్తూరి పత్రేణ వా రాజత్ విభ్రాజత్ పరమశోభి అలికం లలాటం యస్యాః సా తథా ఓం లలామరాజ దళికాయే నమః. ఆం వి కస్తూరి తిలకముచేగాని కస్తూరి పత్రరచన చేతగాని ప్రకాశించుచున్న పరమ శోభాకరమైన ఎలికము లలాటము గలది గాన పరమేశాని లలామరాజదళికాయనుచు సంకీర్తితయ్యగుచున్నది. అలిక మనగా కనుబనులపై భాగమందుండు ముఖభాగము.